ఉక్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోతిభిః సీదస శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి, శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఆత్మస్వరూపానికి సంబంధించి సర్వము ఆశ్చర్యమే. ఎందుకంటే తాను మరణించబోవాడను, ఫలానాప్పుడు పుట్టాను అంటే పుట్టడానికి ముందు నేను లేను, మరణించిన తర్వాత ఉండబోను అని మనిషి అనుకుంటూ ఉంటాడు. కానీ ఏదైతే ఏ ఆత్మస్వరూపము, ఏ నేను అసత్తులాగా అంటే కాలమునకు లోబడి ఉండేదానిలాగా కనపడుతూ ఉంటుందో, ఆ ఆత్మస్వరూపము వాస్తవంలో సద్రూపమైనది. ఉన్నది అదియే, ఇంక ఏది లేదు. అంత అద్భుతమైన విషయం. మానవులు మాకు ఇంకొంచెం ఆయుర్దాయం ఉంటే బాగుందని అనుకుంటారు. ఎప్పుడైనా గమనించారా అది? మేము ఇంతకాలం బతికాము, ఇంకో కొంతకాలం బతికితే బాగుందని అనుకుంటారు. ఒకప్పుడు నిరాశా నిస్పృహలో ఉన్నప్పుడు ఇంక ఈ జీవితం అంతమైతే బాగుందని అనుకుంటారు. కానీ వాస్తవంలో తనకు పుట్టుక చావు అనేవి తన స్వరూపంలో లేవు అని తెలుసుకోగలిగిన వాళ్ళు చాలా అరుదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. అలాగే సంసారంలో ఇంతకంటే ఆశ్చర్యం మరొకటి ఉండబోదు. ఏదంటే ప్రతివాణి యొక్క స్వరూపము, సకల ప్రాణుల యొక్క స్వరూపము సచ్చిదానంద ఘనము, ఆనందపు ఘనము, ముద్ద కట్టిన ఆనందమే వాడి స్వరూపం. కానీ సకల ప్రాణులు కూడా ఏదో రకంగా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాయి. తాము దుఃఖులము, దుఃఖము గలవారము అనేటువంటి విధంగానే ప్రతి వ్యక్తి కూడా జీవిస్తూ ఉంటాడు. సో ఈ ప్రతి వ్యక్తికి అనుభవానికి వచ్చే ఏ దుఃఖిత్వము గలదో, దుఃఖిత్వము అంటే తాను దుఃఖిని అనే భావన ఏది గలదో, అది సుతరాము అసత్యము అంటే మరి అంతకంటే ఆశ్చర్యం ఇంకేముంటుంది. సో ఈ విధంగా ఆత్మస్వరూపానికి సంబంధించిన సర్వము ఆశ్చర్యమే. దీంట్లో తర్వాత ఇంకో చిత్రం ఏమంటే, శృతి ఈ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అని చెప్తుంది. అంటే ఈ ఆత్మస్వరూపాన్ని వర్ణించటానికి శబ్దమునకు శక్తి లేదు. అసలు నిజానికి శబ్దశక్తి రచించా అని అంటారు. అంటే శబ్దానికి ఉన్న శక్తి చాలా గొప్పది. ఊహకు అందనంత శక్తి శబ్దానికి ఉన్నది. కవి తన శబ్దంతో శబ్దముని ప్రయోగించి అత్యద్భుతములైన విషయాలని మీకు ప్రపంచంలో అందరికీ తెలుపుడు చేస్తాడు. అది శబ్దశక్తి. ఇప్పుడు షేక్స్పియర్ మహాకవిని ఈనాడు భారతదేశంలో వాళ్ళు కూడా ఇష్టపడతారు అంటే నాకేమనిపించిందంటే, నేను ఎక్కడో కోనసీమలో మూల పుట్టి పెరిగాను, ఇంగ్లీషు నాకు మాతృభాష కానే కాదు. షేక్స్పియరు అది ఇంగ్లాండ్ కంట్రీ సైడ్లో ఎక్కడో మూల స్ట్రాట్ఫర్డ్ అపాన్ ఐవన్ అనే, ఆ ఐవన్ అని ఒక చిన్న నది, ఆ నదీ తీరమునందు ఉన్న ఒక గ్రామం స్ట్రాట్ఫర్డ్, ఆ స్ట్రాట్ఫర్డ్ అని ఐ రిమెంబర్. సో ఆ గ్రామంలో ఆయన పుట్టాడు. కానీ ఏమిటంటే ఆ షేక్స్పియర్ కవిత అంటే నాకు ఎంతో ప్రీతి. నేను పని కట్టుకుని ఆయన పుట్టిన ప్రదేశం వెళ్ళి చూసి ఏదేదో తీర్థయాత్రలాగా చేసి వచ్చాను. అప్పుడు అక్కడ అతను జీవించిన ఆ గృహము అది చూస్తుంటే నాకు అనిపించింది, ఏమిటి విడ్డూరం, ఏమిటి ఈ అనుబంధం, ఏమిటి ఆయన పుట్టిన కాలం వేరు, నేను పుట్టిన కాలం వేరు, ఆయన పుట్టిన దేశం వేరు, నేను పుట్టిన దేశం వేరు, ఆయన భాష వేరు, నా భాష వేరు, ఆయన సంస్కృతి వేరు, నా సంస్కృతి వేరు, మతం వేరు, అన్నీ వేరే, అయినా కూడా సంథింగ్ ఈజ్ దెర్ ఈజ్ ఏ బాండేజ్. వాట్ ఈస్ దట్ బాండేజ్? శబ్దము. ఆ శబ్దమునకుండే శక్తి అంత అద్భుతమైన శక్తి. శబ్దశక్తి అచింత్య, అంతటి అద్భుతమైన శక్తి గల శబ్దం కూడా ఆత్మస్వరూపాన్ని వర్ణించటానికి చాలదు, వీగిపోతుంది, ఆ పని చేయలేదు. మనస్సుతోటి ఎంతంత గొప్ప ఊహలనైనా మానవుడు చేయగలుగుతాడు, కానీ ఆ ఆత్మస్వరూపాన్ని ఊహించేటువంటి సామర్థ్యం ఆ మనస్సుకు కూడా లేదు. అటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించి ఒకడు బోధించడం ఒక వింత అయితే, ఆ బోధించిన దాన్ని మరొకడు వినడం ఇంకో వింత, విన్నవాడు బోధించిన వాడు ఏదో కింద మీద పడి దాన్ని తెలుసుకోవడం మరో వింత, ఇవన్నీ వింతలే. ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ పశ్యతి, పశ్యతి అంటే తెలుసుకుంటున్నాడు అని, ఇవన్నీ వింతలే. చాలామంది విని కూడా తెలుసుకోలేకపోతూనే ఉంటారు. ఎందుకంటే మనిషి ఒక లెవెల్లో బతుకుతూ ఉంటాడు, ఆ లెవెల్లో ఏవో కొన్ని అనుభవానికి వస్తూ ఉంటాయి, ఆ అనుభవానికి వచ్చేటువంటివన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ సత్యము అనేటువంటి ఒక పెద్ద బంధంలో మనిషి ఉంటాడు. ఆ సత్యత్వ భావన, తాను ఉన్న స్థితిగతులు, తనకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములు, ఈ రాగద్వేషములు, ఈ కామనలు భయములు, ఇవి సత్యము అని అనుకుంటాడు. చిత్రం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి, ఒక 20 సంవత్సరాలు వెనక్కి స్మృతి పథంలో వెళ్ళి ఆనాడు 20 సంవత్సరాల క్రితం నేను ఏదో యూనివర్సిటీలో ఉన్నప్పుడో లేకపోతే ఏదో ఎక్కడో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనో నా మనస్సులో ఉన్న కామనలు ఏమిటి, భయాలు ఏమిటి, ఎటువంటి ఆస్పిరేషన్స్ ఉండేవి, ఎటువంటి అనుభవాలు ఉండేవి, ఎటువంటి వాల్యూస్ ఉండేవి అని చూసుకుంటే అవన్నీ కూడా ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ రిప్లేస్డ్ టుడే. ఆనాడు దేనిని నేను అభిమానించానో దాని ఎందుకు ఈనాడు ఏమీ శ్రద్ధ ఉండదు, ఆనాడు దేనికి భయపడ్డానో ఆ భయపడడం వ్యర్థము, అనవసరంగా భయపడ్డానని నాకు తెలుస్తూ ఉంటుంది, ఆనాడు దేనికి నేను విలువనిచ్చానో అది విలువనీయదగ్గది కాదని తెలుస్తూనే ఉంటుంది, ఆనాడు దేన్ని పట్టుకుంటూ పట్టుకున్నానో అది చేజారిపోయింది, పట్టుకున్నా ఆగేది కాదని ఈనాడు తెలుస్తూ ఉంటుంది. ఒక్క పిసరు జీవితాన్ని నెమరు వేసుకోగలిగితే మనము వేటిని ఏది సత్యములని అనుకుని జీవితంలో అడుగు ముందుకు వేస్తూ ఉంటామో అవన్నీ కూడా మిథ్య అని మనకి తెలుస్తుంది. ఈ పని తెలివితేటలు ఉన్నవాడు కొంత ఒంట్లో ఓపుకున్నప్పుడు, బుద్ధి బాగా పనిచేసుకున్నప్పుడే ఈ సత్యాన్ని గుర్తిస్తే వాడే వైరాగ్యాన్ని వివేకాన్ని పొంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. ఈ పని వీడు తెలివితేటలు ఉండగా చేయలేదనుకోండి, మృత్యుశయ్యపై ఉన్నప్పుడు వీడికి అనుభవానికి వస్తుంది. అప్పుడు ఏదైతే ఏ జీవితం అయితే చాలా గట్టిది, ఇంపార్టెంట్, ప్రధానమైనది, సత్యమైనది అని, ముఖ్యమైనది, విలువైనది అని వీడు అనుకున్నాడో అవన్నీ కూడా మిథ్య, అవన్నీ కూడా అసత్యములు, చేజారిపోయేవే, దాంట్లో మిగిలేది ఏదీ లేదు అనే అనుభవము వీడికి మృత్యుశయ్య మీద వస్తుంది. అంచేతనే మృత్యు అంటే చాలామంది భయపడతారు. మృత్యు యొక్క భయం ఏమిటంటే, ఇట్ ఈస్ పార్ట్లీ ద ఫియర్ ఆఫ్ ది అన్నోన్, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ ద ఫియర్ ఆఫ్ లూజింగ్ ది నోన్. కాబట్టి ఈ అనుభవము మృత్యుశయ్య మీద ఉండగా వచ్చినట్లయితే ఈ అనుభవము అది చాలా దుఃఖానికి హేతు అవుతుంది. కనుక సో శృత్వాప్యేనం వేదన చేయవ కశ్చిత్, మనం ఏ సంసారము అనే జాలములో వలలో చిక్కుకొని ఉన్నామో ఆ వలలో ఉన్నప్పుడు మనకి సత్యము దీనికంటే బాహ్యమునందు దీనికి అతీతంగా సత్యం ఉన్నది అని గుర్తించడానికి కూడా కష్టమైపోతుంది. అంచేతనే శృత్వాప్యేనం వేదన చేయవ కశ్చిత్, ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము, అద్భుతమైన విషయము అంటే ఆత్మస్వరూపం అన్నది. దీనిని విన్నవాడు కూడా విని కూడా తెలుసుకోకుండగానే అలాగే అజ్ఞానిగానే మానవుడు మిగిలిపోతున్నాడు అని అంటాడు శ్రీకృష్ణుడు. కాబట్టి చాలా ఆశ్చర్యకరమైన విషయము. దాని మీద భాష్యంలో లాస్ట్ పేరా చూస్తూ ఉన్నాము, అందాము, అథవా యోయం ఆత్మానం పశ్యతి స ఆశ్చర్యతుల్య. కాబట్టి ఇంకో రకంగా ఎలా చెప్పచ్చంటే, ఆశ్చర్యము వంటి వాడు ఆశ్చర్యవత్, ఎవడు ఆశ్చర్యము వంటి వాడు ఎవరండి? ఆశ్చర్యం అంటే అద్భుతం, వీడు అద్భుతం లాంటి వాడు. ఏమిటా ఏమిటి వాడు అంటే, ఎవడంటే వాడు ఎవడైతే, యహ అయం, ఏ ఈ పురుషుడు, ఏ ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఆత్మానం పశ్యతి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో, తాను పూర్ణుడను దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైనటువంటి శుద్ధ చిత్స్వరూపుడను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు నిజంగా అద్భుతం వంటి వాడే. తర్వాత యహ వదతి యశ్చ శృణోతి సహ అనేక సహస్రేషు కశ్చిదేవ భవతి. ఎంత అద్భుతం అంటే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం అనేది. యహ వదతి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేవాడు ఎవడైతే ఉన్నాడో సహా అనేక సహస్రేషు కశ్చిదేవ భవతి, వేలాది మందిలో వాడు ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేవాడు వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఉంటాడు. సో చాలా అరుదైన విషయం ఆత్మనిష్ట ఆత్మ విచారము అనేవి చాలా చాలా అరుదైనటువంటి సంగతులు. తర్వాత యహ శృణోతి చ, చెప్పేవాడున్నా వినివాడు ఉండడు, ఒకప్పుడు వినివాడున్నా చెప్పేవాడు ఉండడు, ఇలాంటి సందర్భాలు కనపడుతూ ఉంటాయి. సో కొంతమంది అంటారు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామండి కానీ వినేందుకు ఎవడు రాడండి అని కొంతమంది కంప్లైంట్ చేస్తారు. కొంతమంది అంటారు మేము వేదాంతం అంతా చదివేద్దామని మాకు ఎంతో ఉంది చెప్పేవాడు ఎవడు లేడని ఇంకో కొంతమంది అంటారు. సో ఈ రెండు పరిస్థితులు కూడా కొంచెం విడ్డూరమైన పరిస్థితులే. ఎనీవే కాబట్టి ఎవడైతే వింటున్నాడో ఆత్మస్వరూపం, ఎవడు వింటాడండి ఈ రోజుల్లో ఎవరికి కావాలన్న ఆత్మస్వరూపం గురించి? పీపుల్ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్, కానీ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కావాల్సిందే, కానీ జనులకి ఇంత లోతైన విచారం ఎవడు చేస్తాడండి? జ్ఞేయాభావే జ్ఞానాభావ అని నిన్న మొన్న చేసిన విచారం లాంటి విచారం ఎవరికి కావాలది? ఏదో పై పైన నాలుగు మాటలు చెప్పేసి కాలక్షేపం చేసేసి వాళ్ళే, కానీ లోతుగా విచారం చేసి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. తర్వాత లోకంలో మీకు రెండు ప్రవృత్తులు కనపడతాయి. ఎక్కడ మిస్టరీ లేదో అక్కడ కూడా లేని మిస్టరీని కల్పించి చెప్పే ప్రయత్నం చేస్తారు. అసలు మిస్టీరియస్గా ఉన్న చోట వాట్ ఈజ్ దిస్ మిస్టరీ, ఎందుకు ఇలా మిస్టీరియస్గా ఉన్నది, రహస్యంగా ఉన్నది, దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని విమర్శ చేసి దాంట్లో ఉండే రహస్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయకపోగా మామూలు సులభంగా ఉన్నదాన్ని కూడా మిస్టీరియస్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి రామాయణం ఉందనుకోండి, వాల్మీకి మహర్షి యొక్క రామాయణంలో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అని ఇది విమర్శకులందరూ కూడా చాలా బాగా రాశారు. పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి పండిట్స్ స్కాలర్స్ ఉన్నారే వాళ్ళకి, జాకోబీ మొదలైన వాళ్ళు, దే నో ఓన్లీ వాల్మీకిస్ రామాయణ. ఇంకా మొత్తం జగత్తులో మన భారతదేశంలో ఇంక ఎన్ని రామాయణాలు అంటే ఇంక చెప్పలేనన్ని రామాయణాలు ఉన్నాయి భారతదేశంలో. ఇవన్నీ వాళ్ళకేం తెలుసు? ఆఖరికి చిత్రం ఏంటంటే రమానంద సాగర రామాయణం తీసినప్పుడు దానికి ఆయన ఆధారంగా తీసుకున్న రామాయణాలన్నీ లిస్ట్ ఇచ్చాడు. ఓ అరడజన్ లిస్ట్ ఇచ్చాడు, అరడజనో డజనో లిస్ట్ ఇచ్చి ఇవన్నీ ఆధారంగా చేసుకుని నేను రామకథ చెప్తున్నాను అని అలా చెప్పాడు. ఆ నేమ్స్ పెడతారు చూడండి, దాంట్లో ఇన్ని రామాయణాలు ఆధారంగా తీసుకుంటే ఆ కథకి అలాగా పెరుగుతూ పోతుంది అది. సో వెరీ అన్యూజువల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో ఆ పాశ్చాత్య విద్వాంసులు వాళ్ళు ఏమన్నారంటే వాల్మీకి యొక్క గాథ ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన గాథ, అది కేవలం భారతీయుల గాథే కాదు, అది ఎవ్రీవేర్ ఈజ్ దేర్. రామాయణం లేని సొసైటీ లేదు, ఇన్ ఎవ్రీ సొసైటీ రామాయణం ఈజ్ దేర్. అయితే వాల్మీకిస్ స్టోరీ ఈజ్ మోస్ట్లీ న్యాచురల్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఒక పిసర్ ఉంటుంది, ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఉంటుంది. ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ని కొంచెం కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ యూ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. రాముణ్ణి ఒక ఆదర్శ మానవుడిగా చిత్రిస్తాడు వాల్మీకి, ఇది పరిస్థితి. అయితే కవులు దాంట్లో ప్రవేశించి ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, వాల్మీకి పెట్టిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఎలాగో సూపర్ న్యాచురల్లే, ఎక్కడెక్కడైతే వాల్మీకి సహజంగా చిత్రించాడో ఆ వాటిని అన్నిటినీ కూడా సూపర్ న్యాచురల్ చేసి పారేశారు వితౌట్ ఎక్సెప్షన్, ఏదీ మిగల్చలేదు. ఇప్పుడు ఉదాహరణకి వాల్మీకి యొక్క రాముడు ద్విబాహు, రెండు చేతులు గల రాముడు, ఆదర్శ మానవుడుగా పుట్టాడు, కానీ భద్రాచలం రాముడికి నాలుగు చేతులు ఉంటాయి, మీరు గమనించారో లేదో. సో ఈ విధంగా అంటే ఏమిటి, రెండు చేతులు రా అంటే అది ఇంట్రెస్ట్ ఉండదు, నాలుగు చేతులు రాముడు అంటేనే ఇంట్రెస్ట్. టు దట్ ఎక్స్టెంట్ ఇట్ యూ హ్యావ్ టు మిస్టిఫై. అలా మొదలుపెట్టి రాముడు జన్మ చతుర్బాహువుగా జన్మించాడని రామాయణాలు రాస్తారు. వాల్మీకి అలా రాయడు, వాల్మీకి మామూలుగానే రాస్తాడు, అసలు ఆయనకు ఐడియా కూడా రాదు. చతుర్బాహువుగా జన్మించిన తర్వాత మళ్ళీ ద్విబాహువుగా అయినాడు అనేటువంటి ఐడియా కూడా వాల్మీకి రాదు. హీ రైట్స్ ఇన్ ఏ వెరీ న్యాచురల్ వే. సో ఈ విధంగా ఈ మిస్టిఫై చేసేసి అంత మిస్టీరియస్గా చేసి పెట్టాలి, జనం మీద పారాయాలి. పీపుల్ లైక్ ఇట్, ఎందుకంటే ఆలోచించాల్సిన అవసరం ఉండదు, బుద్ధికి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్ లేజినెస్. సో మిస్టీరియస్గా ఉన్నదాన్ని, దాంట్లో ఉండే అంతరార్థాన్ని తెలుసుకుని ఆవిష్కారం చేయటానికి బుద్ధికి మీరు పని పదును పెట్టాల్సి ఉంటుంది. మామూలుగా సులభంగా ఉన్నదాన్ని కూడా మిస్టిఫై చేసి కూర్చుంటే మీరు ఇంక ఏ ఆలోచన చేయక్కర్లేదు, హ్యాపీగా కాలక్షేపం చేసేయచ్చు. వెరీ నైస్ ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది, నర్వ్స్కి సూదింగ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఎంటైర్ స్పిరిచువాలిటీని అంతని కూడా ఆ విధంగా కన్వర్ట్ చేసి కూర్చున్నటువంటి సందర్భంలో మీకు ఆత్మవిచారం ఎక్కడ కనపడుతుంది? ఆత్మవిచారంలో ప్రతీది కూడా తన యొక్క అవగాహన, తాను తెలుసుకొనుట అనేటువంటి ఆ నికషోపలము అనే గీటురాయిపై ప్రతి అంశాన్ని కూడా తాను తెలుసుకొనుట అనే గీటురాయిపై పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా ఆ విధంగా అంచనా వేయాల్సి ఉంటుంది. తనకి తెలుసున్నదేదో అదే నేను మాట్లాడతాను, నాకు తెలుసున్నదేదో అదే నేను చెప్తాను. అంటే నాకు తెలుసున్నది నీవు కూడా తెలుసుకోగలుగుతావు. దిస్ ఈజ్ వాట్ ఐ నో అండ్ వాట్ ఐ నో యూ టూ కెన్ నో అనే బేసిస్ మీద నడిచేటువంటి ఆత్మవిచారం ఎక్కడ? సో ఆత్మవిచారం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. కశ్చిత్ అనేక సహస్రేషు కశ్చిదేవ భవతి, వేలాది మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఈ ఆశ్చర్య శబ్దాన్ని ఇన్ని రకాలుగా వాడి శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్నది ఏమిటి, సారమేమిటి అంటే చెప్తున్నారు భాష్యకారులు. అత దుర్బోధ ఆత్మా ఇత్యభిప్రాయ. కాబట్టి దీని అభిప్రాయం ఏమిటంటే, అల్టిమేట్ సారాంశం ఏమంటే, ఆత్మా దుర్బోధ, ఆత్మస్వరూపము తెలియుటకు కష్టమైనది. దుర్బోధ అంటే తెలియ శక్యము కానిది అని కాదు, తెలియుట కష్టమైనది, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి కష్టపడాలి. అది ఇప్పుడు ఏదైనా జీవితంలో ఒడిదుడుకులు అనేవి వస్తాయి. ఏదైనా ఒడిదుడుకులు వచ్చాయనుకోండి, ఒడిదుడుకులు రాగానే ఇవి అనేక రకాలుగా జీవితంలో వచ్చేటువంటి సమస్యలను అనేక రకాలుగా మనం ఎదుర్కొనవచ్చు. ధైర్య మనోబలంతో జీవితం ఉన్న తర్వాత వస్తూనే ఉంటాయి అనేటువంటి ప్రసాద బుద్ధితో యాక్సెప్టెన్స్, దాన్ని అంగీకరించి మనకి లభించిన దాన్ని మనం అనుభవించాల్సిందే అనేటువంటి ఒకనొక యాక్సెప్టెన్స్ బుద్ధితోటి, యాక్సెప్ట్ వాట్ కెనాట్ బి చేంజ్డ్ అనే ఒక ఫిలసాఫికల్ ధోరణితో దాన్ని స్వీకరించి, ఆ కష్టాన్ని ఎప్పుడైతే యు యాక్సెప్ట్ ఇట్ అండ్ యు మీట్ ఇట్ ఆ ఫేస్ స్ట్రైట్గా మీరు ఎప్పుడైతే దాన్ని మీట్ చేస్తారో, అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ నొప్పి బాగా తగ్గిపోతుంది. దానివల్ల కలిగేటువంటి ఆ దుఃఖము కూడా, దానికి ఉండే పంచ్ బాగా తగ్గుతుంది. అప్పుడు క్రమంగా దట్ లూజెస్ ఇట్స్ పవర్ టు హర్ట్ యు. ఆ విధంగా దాన్ని హ్యాండిల్ చేసి దాంతో జీవిస్తూ అలాగా జీవితాన్ని తన అధీనంలో పెట్టుకుని ఉండటానికి అదొక పద్ధతి. అది ఆ రకమైన మనోబలం, అది ఆత్మవిచారం వల్ల లభిస్తుంది. అలా కాకుండా జీవితంలో పిసరంత ఒడుదుడుకు రాగానే వెళ్ళిపోయి ఎవడి కాళ్ళో పట్టుకుని ఏ తాయెత్తో ఏదో తెచ్చుకుని, ఎవడు పడితే వాడు. సమాజం ఎలా ఉందంటే, ఇప్పుడు ఏదైనా కొంచెం నడువు నొప్పి వచ్చిందనుకోండి, కొబ్బరి నూనె మంత్రించేస్తే నీ నడువు నొప్పి పోతుందంటే వెళ్ళిపోయి అక్కడ క్యూ కట్టేయటం. క్యూదే ఉందిలేండి, 1.05 బిలియన్ పీపుల్. క్యూలు ఎక్కడ పడితే అక్కడ క్యూలు ఉంటాయి. క్యూ ఈజ్ నాట్ ది ఇష్యూ. సో ఎక్కడ పడితే అక్కడ మనం ఒక ధర్మానికి చెందిన వాళ్ళం, ఈ ధర్మంలో మనం జీవిద్దామనే పట్టుదల కూడా లేదు. ఎవడో వచ్చి కొబ్బరి నూనె మంత్రించిచ్చి నువ్వు మతం మార్చుకుంటే నీ నడువు నొప్పి తగ్గుతుందంటే, వీడి నడువు నొప్పి తగ్గడం కోసం మతం కూడా మారిపోతాడు. ఆ లెవెల్కి డైల్యూట్ అయిపోయి ఉన్నది పరిస్థితి. ఎనీవే, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, జీవితాన్ని ఆ ఆత్మస్వరూపం యొక్క అవగాహన ఉన్నవాడు ఫేస్ చేయగలడు, కానీ ఆత్మస్వరూపం యొక్క అవగాహన లేనివాడు జీవితాన్ని ఫేస్ చేయలేడు. జీవితంలో ఇది ఆనపకాయ బుర్రని నీళ్లలో పారేస్తే, సముద్రంలో ఆనపకాయ బుర్ర పారేశారనుకోండి, ఏమిటవుతున్నది? ఓ తరంగం వచ్చినప్పుడు తేలుతుంది, మరో సంఘ తరంగం వచ్చినప్పుడు ములుగుతుంది, మళ్ళీ తేలుతుంది, మళ్ళీ ములుగుతుంది. అలాగే సుఖ దుఃఖాల ప్రవాహంలో పడి కొట్టుకుపోవడానికే పనికొస్తారు, కానీ ఆత్మవిచారము లేనిదే వ్యక్తి ఎన్నడూ వికాసాన్ని చెందలేడు. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఆత్మవికాసము లేని ఇన్స్టిట్యూషన్సు, తర్వాత హ్యూజ్ పర్సనాలిటీస్, పెద్ద పెద్ద సూపర్ స్ట్రక్చర్స్, ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ ఉరికే దే సర్వ్ వెరీ సూపర్ఫిషియల్ పర్పస్. దే డు నాట్ టచ్ ద బాటమ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ నేచర్. వెరీ సూపర్ఫిషియల్గా పనిచేస్తాయి. ఊరికే ఏదో గతానుగతికో లోక అన్నట్టుగా దానికోసం మనకు వస్తాయి తప్పిస్తే, మనిషి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్ననాడే కృతార్థుడవుతాడు. కాబట్టి ఆత్మా దుర్బోధ, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి తీరవలసినదే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్. తర్వాత దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. నేను మీకు మనం చేసే 11వ శ్లోకం దగ్గర నుంచి 30వ శ్లోకం వరకు ఆత్మవిచారము, దీనికి సాంఖ్యయోగము అని పేరు. 20 శ్లోకాలు ఇవి. 20 శ్లోకాల్లో మొత్తం ఆత్మవిచారం అంతా కూడా ఇమిడి ఉన్నది అని మనం చేశా. సో 30వ శ్లోకానికి వచ్చేసాం మనం. అప్పుడే క్లాసెస్ తీసుకుంటూ ఉంటే ప్రోగ్రెస్ ఉంటుంది. సో శంకరులు దీనికి అవతారికి ఏమంటున్నారో చూడండి. అథేదానీ ప్రకరణార్థం ఉపసంహరన్ బ్రూతే. అథ అంటే తరువాత, ఆ పై శ్లోకం అయిన తర్వాత. ఇదానీం అంటే ఇప్పుడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు బ్రూతే మాట్లాడుతున్నాడు, చెప్పుచున్నాడు. శ్రీకృష్ణుడే చెప్తున్నాడు బ్రూతే. సో ఏమిటి చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే, ప్రకరణార్థం ఉపసంహరన్ బ్రూతే. ఆ ప్రకరణము, ఆ టాపిక్ ఏమిటి టాపిక్? ఆత్మస్వరూపము. ఇప్పుడు ఈ ఆత్మస్వరూపం గురించి మనకెందుకు, దానికి సందర్భం ఏమిటి అంటే శోక నివారణ. శోక నివృత్తికి ఉపాయం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం. అర్జునుడు శోక మోహాల్లో ఉన్నాడు, మోహాన్ని బట్టి శోకం వచ్చింది. సో ఒక వ్యామోహం, ఒక డెల్యూషన్లో ఉన్నాడు, దాన్ని బట్టి శోకాన్ని వచ్చింది. ఆ శోకము యొక్క వేగాన్ని తట్టుకోలేక బాధపడుతున్నాడు. అటువంటి స్థితిలో అశోచ్యానంలో శోచస్త్వం అని మొదలుపెట్టి, సో ఆ కాంటెక్స్ట్కి, ఆ కాంటెక్స్ట్ని మెన్షన్ చేస్తూ, నీవు శోకిస్తున్నావు అజ్ఞానం వల్ల శోకిస్తున్నావు, గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాహ, వివేకం గలవాడవైతే శోకించవు అని మొదలుపెట్టి, ఆ వివేకం ఏమిటి, ఆ సంగతి ఏమిటి అని విస్తారంగా ఆత్మ అనాత్మ వివేకాన్ని బాగా బోధించి, సో ఆత్మానాత్మ వివేకము అనేటువంటి ఆ ప్రకరణాన్ని ఇప్పుడు ఉపసంహారం చేసేస్తున్నారు. ఇక్కడికి ఆ ప్రకరణం అయిపోతుంది, కొత్త ప్రకరణం ప్రారంభమవుతుంది తర్వాత వెరస నుంచి, మోర్ ఆర్ లెస్. సో ఆ ప్రకరణార్థాన్ని, ప్రకరణ అర్థం అంటే ఆ టాపిక్లోని విషయాన్ని, అర్థం అంటే సబ్జెక్ట్ మ్యాటర్, విషయము, దాన్ని ఉపసంహారం చేస్తూ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఒకసారి పదచ్ఛేదం చేద్దాము. దేహీ నిత్యం అవధ్య, అవధ్య వధ్య కాదు అవధ్య. నిత్యం అని ఎప్పుడైతే విడతీశారో ఆ ఒకటి ఉంటుంది. అయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నా త్వం శోచితుం అర్హసి. పదచ్ఛేదం ప్రతిపదార్థం చెప్దాం. హే భారత, ఓ అర్జున, సర్వస్య సర్వుల యొక్క, దేహే దేహమునందు, అయం ఈ, దేహీ దేహీ నిత్యం నిత్యము, అవధ్య వధింపదగనివాడు, వధింపబడనివాడు. అది సంస్క్రిట్ యూసేజ్ అలా ఉంటుంది. అంటే సర్వస్య దేహే, సర్వ ప్రాణులని నువ్వు తీసుకో, లేకపోతే కాంటెక్స్ట్ని బట్టి సర్వ మానవుల్ని తీసుకో. ఈ సృష్టిలో ఉన్న ఎంతమంది మానవులు ఉన్నారో అంతమందిని తీసుకో. వాళ్ళందరి యొక్క దేహంలో సర్వస్య దేహే దేహి, దేహములో దేహి, దేహము గలవాడు. సో చూడండి, దేహమే నేను అని ఒకడు అనుకుంటున్నాడు. దేహమే నేనని అనుకుంటే అది అజ్ఞానము యొక్క పరాకాష్ఠ, అలా ఎప్పుడూ జీవించకూడదు. ఐ ఆమ్ ది బాడీ అనే ఐడియాతోటి జీవించకూడదు. దేహానికి అనారోగ్యం చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదిగో ఈ దేహము, నాకు ఈ దేహము సంప్రాప్తమైనది, నేను ఈ దేహానికి బందీనై ఉన్నాను, ఈ దేహానికి మనం కారుకి రిపేర్ చేసుకున్నట్టుగా ఈ దేహానికి రిపేర్ అవసరమైంది, సో కారుకి రిపేర్ చేయాలంటే మెకానిక్ షాప్కి తీసుకెళ్తాము, దేహానికి రిపేర్ చేయాలంటే డాక్టర్కి తీసుకెళ్తాము, సో ఈ దేహాన్ని పట్టుకెళ్ళి దానికి రిపేర్ చేయించి తీసుకొస్తున్నాను అని అలాగే వైద్యం చేయించాలి. కానీ ఆఖరికి వైద్యం చేయించే సందర్భంలో కూడా ఈ దేహమే నేను అనేటువంటి భావనతోటి ఉండనే రాదు అసలు మనిషికి. కాబట్టి సో ఈ దేహమే నేను అంటే ఇంకా ఆ దేహానికి క్యాటరింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది బాడీ అంటే దేహానికి పరిచర్య చేసుకోవడంతో గడిచిపోతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే దేహము మనస్సు రెండు అంశాలు ఉంటాయి, నా దేహము నా మనస్సు, నేనే దేహము నేనే మనస్సు, దేహానికి సుఖం వస్తే నేను సుఖి, మనస్సుకు సుఖం వస్తే నేను సుఖి, దేహానికి దుఃఖం వస్తే నేను దుఃఖి, మనస్సుకు దుఃఖం వస్తే నేను దుఃఖి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జీవించి ఉన్నంతకాలము దే డూ ఓన్లీ టూ థింగ్స్, వన్ సర్వ్ ది బాడీ, టూ సర్వ్ ది మైండ్. అంతే, సర్వ్ ది బాడీ అంటే ఏమిటి, స్నానం చేయటం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయ, ఏదేమిటి సర్వింగ్ ది బాడీ అవుతుంది, వస్త్రధారణము, పెర్ఫ్యూమ్లో అవి రాసుకుంటూ ఉండటము, తర్వాత కడుపు నుండా భోజనాలు అవి చేస్తూ ఉండడం, భోజనానికి ప్లానింగు, ఉద్యోగం చేస్తున్నాడంటే దేనికోసం చేస్తున్నాడంటారు ఉద్యోగం, అంతా దేహానికి సంబంధించిన సర్వీసే, ఇంకే పేర్లు ఏం పెట్టినా అల్టిమేట్గా దేహానికి సర్వీసే చేస్తుంది. ఇంకా మనస్సుకి సర్వీస్ ఎలా ఉంటుంది, మనస్సులో కోరిక పుడుతుంది అది తీర్చుకోవడం, అది మనస్సుకి సర్వీస్ అయిందిగా. మనస్సులో భయం పుడుతుంది, మనస్సులో భయం పుడితే ఓ మనసా ఎందుకు ఇలా భయపడతావు, నీకు బుద్ధి లేదా అని వీడు అడిగి వివేకం వీడికి ఎక్కడుంది, సో వీడు మనసులో భయం పుట్టింది కాబట్టి ఇప్పుడు ఆ భయ నివారణ కోసం పరిగెత్తడం ప్రారంభిస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సర్వీసింగ్ ది మైండ్, సర్వీసింగ్ ది బాడీ, సర్వీసింగ్ ది మైండ్. మనస్సుకి ఏదో హర్ట్ ఉంటుంది, ఇప్పుడు ఈ హర్ట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. మనస్సులో గిల్ట్ ఉంటుంది, ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. వై షుడ్ బి టేక్ కేర్ ఆఫ్, మనస్సులో ఏవో ఉంటాయి, ఉండనివ్వండి, ఊరికే వాటిని అలా పట్టుకుని సాగతీస్తూ కూర్చోవడం, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. నా మనసులో ఏవేవో విచారాలు, ఏవేవో గిల్ట్లు ఉన్నాయి, ఉంటాయి, లెట్ దెమ్ బి దేర్, ఉంటాయి, కొంతకాలం ఉండిపోతాయి అవతలకి. చిన్నతనంలో ఉన్న బెంగలన్నీ ఇప్పుడు ఉన్నాయా, చిన్నతనంలో గొట్టికాయలిపోతాయేమో అని బెంగ ఉండేది, ఏమైంది ఆ బెంగ, కాలగర్భంలో పోయింది. తర్వాత తల్లిదండ్రులు లెక్క పెట్టి పాకెట్ మనీ ఇచ్చి రోజుల్లో, పాకెట్ మనీ అనేది ఒకటి నేను తర్వాత విన్నా, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఐ నెవర్ న్యూ వాట్ ఈస్ పాకెట్ మనీ, పాకెట్ మనీ అనేది ఉంటుందని తర్వాత తెలిసింది. మా తెలిసినప్పుడు అనుకున్నా ఓహో ధనవంతులు పిల్లలకి పాకెట్ మనీ ఇస్తారు కాబోలు అని తెలుసుకున్నా. సో పాకెట్ మనీ ఇచ్చి రోజుల్లో 10 రూపాయల కాగితం చూస్తే పిల్లవాడికి అది మహాధనం కింద భావన వస్తుంది, అదే వాడు ఉద్యోగం చేసుకుని 10,000 సంపాదించేప్పుడు 10 రూపాయల కాగితం మీద విలువ పోతుంది. కాబట్టి మన జీవితంలోనే మన విలువలే అలా నిరంతరం మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఏ వయస్సులో ఆ వయస్సులో ఏ వయస్సులో ఉన్నా కూడా ఆ మనస్సులో ఉండేటువంటి కామనలని పరిపూర్తి చేసుకునే ప్రయత్నం. ఒక కామన పుట్టిందనుకోండి, లెట్ ఇట్ బి దేర్, వై షుడ్ ఐ బాదర్ అబౌట్ ఇట్ అని, ఈజ్ హీ రెడీ టు ఇగ్నోర్ ఇట్, నో, హీ హ్యావ్ ఇట్ ఈజ్ ఎ డిమాండ్ ఫ్రమ్ ది మైండ్ అండ్ ఇట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. అండ్ ఫియర్ ఈజ్ ఆల్సో అనదర్ కైండ్ ఆఫ్ ఎ డిమాండ్, ఫియర్ ఈజ్ ఎ డిమాండ్ ఓన్లీ, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్, టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫియర్, ది సోర్స్ ఆఫ్ దిస్ ఫియర్, అదిగో ఫలానా వాడి మూలంగా నాకు భయం ఉన్నది కాబట్టి డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని మనస్సు డిమాండ్ చేస్తుంది, వీడు ఆ డిమాండ్ వెంటబడిపోతుంది. సో ఈ విధంగా దేహానికి మనస్సుకి సర్వీస్ చేయడంతో వీడి జీవితం అంతా 100 ఏళ్ళ జీవితం 90 ఏళ్ళ జీవితం పూర్తయిపోతుంది. అలా ఎందుకు బతుకుతున్నాడు అంటారు మనిషి, అలా ఎందుకు బతుకుతున్నాడు అంటే నేనే దేహము అని అనుకోబట్టి. ఎప్పుడో అలా అనుకోకూడదు, నేనే దేహము అని ఎన్నడో అనుకోకూడదు. వన్ షుడ్ నెవర్ లివ్ విత్ ది ఐఆమ్ ది బాడీ ఐడియా, వన్ షుడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ మీకు నేను ఒకసారి మాట చెప్తాను, మీరు దేహాభిమానాన్ని వేడనంతసేపు, కనీసం దేహాభిమానము మీ పరిశీలనకు పెట్టనంత వరకు, అంటే ఈ దేహమే నేనా హౌ అనే అంశాన్ని మీరు ధ్యాన మార్గంలో పరిశీలనకు పెట్టనంత వరకు మీరు అధ్యాత్మ రంగంలో మొట్టమొదటి అడుగు కూడా వెయ్యలేదు. ఇంకా ఐసా బాత్ హై, ఇట్ ఈజ్ లైక్ దాట్. కాబట్టి ఊరికే ఏవో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కట్టేస్తే ఏమైపోలేదు. ది స్ట్రక్చర్స్ డోంట్ మీన్ ఎనీథింగ్. ఎ హ్యూజ్ సూపర్ స్ట్రక్చర్ అరౌండ్ ఇగ్నోరెన్స్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సేవ్ ఎనీబడీ. కాబట్టి ది వెరీ ఫౌండేషన్ అజ్ఞానం మీద పెట్టుకుని మీరు ఊరికే స్ట్రక్చర్స్ కడితే ఏమైనట్టు అక్కడికి. కాబట్టి దేహము దేహి, దేహము దేహి, దేర్ ఈజ్ ఏ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ ది టూ. సర్వస్య దేహే దేహి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ఉన్నాడు, హీఈస్ క్రయింగ్, ఇక్కడ శోకమేగా టాపిక్, తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితం అర్హసి. సో ఆ వాక్యం అనేసిద్దాం, తస్మాత్ అందువలన త్వం నీవు సర్వాణి సకలములైన భూతాని ప్రాణులను గురించి శోచితం శోకించుటకు నా అర్హసి, తగవు. కాబట్టి నీవు ఏ ప్రాణి గురించి అయినా సరే శోకించటానికి వీలు లేదు, శోకించడానికి సందర్భం లేదు. యు డోంట్, ఇట్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ యూ దట్ యు క్రై అబౌట్ సమ్ అదర్ లైఫ్ ఫార్మ్స్, సో అండ్ సో పర్సన్ హ్యాస్ డైడ్ అని వీడు దుఃఖిస్తూ ఉంటాడు. లేకపోతే సర్వాణి భూతాన్ని, కొంతమంది కుక్క పిల్లల కోసం, ఎలక పిల్లలు కాదు పిల్లి పిల్లల కోసం దుఃఖిస్తారు. కుక్క పిల్లల కోసం, పిల్లి పిల్లల కోసం దుఃఖిస్తారంటే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, మీరు నవ్వుతారు. ఎందుకని, ఇట్ ఈస్ ఎ జోక్ ఫర్ యూ బికాజ్ యు ఆర్ ఇన్ ఇండియా. బట్ వెన్ ఐ సే దిస్ ఇన్ అమెరికా, వాళ్ళు నవ్వరు, గ్రిమ్ ఫేస్తో చూస్తారు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ ది రియాలిటీ. రియల్లీ ఈ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ డాగ్స్ అండ్ క్యాట్స్, వాటిని ట్రీట్ చేసేటువంటి సైకాలజిస్టులు సెపరేట్ స్పెషలైజేషన్, అది డాగ్ సైకాలజీ, క్యాట్ సైకాలజీ సెపరేట్ స్పెషలైజేషన్. అంచేతనే ఈ డాగ్ని పెంచేవాళ్ళు, క్యాట్ని పెంచేవాళ్ళు, వాళ్ళు దే టేక్ సెషన్స్ విత్ ది సైకయాట్రిస్ట్, ది గో టు ది సైకయాట్రిస్ట్ అలాగ్ విత్ ది క్యాట్, బికాస్ క్యాట్ లైఫ్ స్పాన్ చిన్నది. అక్కడ క్యాట్స్ ఉంటాయండి, మనుషుల్లాగే ఉంటాయి, వెరీ హెఫ్టీగా ఉంటాయి. ఎందుకంటే క్యాట్ ఫుడ్ని టీవీలో అడ్వర్టైజ్ చేస్తారు, కెన్ యూ బిలీవ్ ఇట్, క్యాట్ ఫుడ్ని టీవీలో అడ్వర్టైజ్ చేస్తారండి. మీరు ఎప్పుడైనా ఇండియాలో టీవీలో కుక్క బిస్కెట్ అడ్వర్టైజ్మెంట్ చూశారండి మీరు? యూ విల్ నెవర్ సీ. ఎందుకంటే కుక్క బిస్కెట్ కొనేవాళ్ళు కోటికి ఒకడు ఉంటాడు, ఇంకా వీడే అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. వెరేజ్ పిల్లికి ఫుడ్, క్యాట్ ఫుడ్ సెపరేట్ ఫుడ్, అది ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ మీరు ఇక్కడ చూసారా? ఇండియాలో టీవీలో చూడరు. ఇండియాలో ఊరికే కంచిపట్టు చీరలు, మనారస చీరలు, వీటి అడ్వర్టైజ్మెంట్, కానీ క్యాట్ ఫుడ్ ఎవడ అడ్వర్టైజ్ చేస్తాడు? ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ అంటే అదేం జోక్ ఏం కాదు, అది 1 మినిట్ విల్ కాస్ట్ యూ 50,000 రూపీస్. 1 మినిట్ కాదండి, 30 సెకండ్స్, 30 సెకండ్స్ స్లాట్. అంచేతనే మీరు అడ్వర్టైజ్మెంట్ చూసారా, వాడు వేగంగా చెప్తాడు, చాలా స్పీడ్గా చెప్పేస్తాడు అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే మీరు స్లావకాశంగా చెప్పచ్చు కానీ ధర పెరిగిపోతుంది, మీరు 10,000 20,000 పెరుగుతుంది అని చెప్పి ఫాస్ట్ చెప్పేస్తూ ఉంటాడు. సో క్యాట్ ఫుడ్ అడ్వర్టైజ్ చేస్తారు, ఈ ఫుడ్ తింటే మీ క్యాట్ చాలా ఆరోగ్యంగా, బలంగా, దిట్టంగా ఉంటుంది అని అడ్వర్టైజ్ చేస్తాడు. 30 సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్, $10,000 ఫీ కట్టే అడ్వర్టైజ్ చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే దెర్ ఈస్ సచ్ ఎ మార్కెట్ ఫర్ క్యాట్ ఫుడ్. సెపరేట్గా మీరు పెద్ద స్టోర్కి, గ్రోసరీ స్టోర్కి వెళ్తే జైంట్ అని గ్రోసరీ స్టోరు, దానికి వెళ్తే దాని పేరే జైంట్. సో అక్కడ క్యాట్ ఫుడ్ సెక్షన్ వేరే ఉంటుంది, డాగ్ ఫుడ్ సెక్షన్ వేరే ఉంటుంది. ఆ క్యాట్ వాటికి 5-6 ఏళ్ళు బతుకుతాయి, అది అందులో వీళ్ళు పెట్టి ఫుడ్ అంతా తిని వాటి ఆయుర్దాయం తగ్గిపోతుంది. అవి మహాబతితే 5-6 ఏళ్ళు బతుకుతాయి. 5-6 ఏళ్ళు అయ్యేప్పటికీ ఇంట్లో ఉండే పిల్లల్లో కొంతమంది, పెద్దవాళ్ళలో కొంతమంది, అట్లీస్ట్ 1 యంగ్ మ్యాన్ అండ్ 1 ఎల్డర్లీ పర్సన్, దే ఆర్ నౌ ఇమోషనల్లీ ఇన్వాల్వ్డ్ విత్ ది క్యాట్ అండ్ నౌ ద క్యాట్ ఈజ్ డయింగ్, ఇట్ ఈస్ జస్ట్ డయింగ్ అవే. ఎందుకంటే అది ఇంకా ఆహారం తిందాం, నీళ్లు తాగుతూ ఉంటుంది, తర్వాత నీళ్లు కూడా తాగడం మానేస్తుంది. వీళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు, వాళ్ళు ఇట్ ఈజ్ అన్ ది డెత్ బెడ్ అని చెప్తాడు, చెప్పి వాడు డ్రిప్ పెడతాడు, గ్లూకోజ్ డ్రిప్ పెడతాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటుంది క్యాట్. రియల్లీ యూ బిలీవ్ మీ, ఇట్ ఈస్ ఇన్ ది ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఐసీయూలో ఉంటుంది. అక్కడ డ్రిప్ పెడతాడు, ఎలక్ట్రోడ్స్ ఇది అది, ఆ క్యాట్ ఉంటుంది బెడ్ మీద ఉంటుంది. అండ్ నౌ వన్ చైల్డ్, సమ్ 10 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఆర్ బాయ్, ఆ చైల్డ్ ఇట్ ఈస్ ఇన్ అట్టర్ డిస్ట్రెస్. అండ్ ఈ తల్లికి, తల్లి కానీ తండ్రి కానీ ఆర్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇన్ డిస్ట్రెస్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ డాక్టర్ ఏమని చెప్తారంటే, మీ క్యాట్ ఇట్ ఈస్ డైయింగ్ అండ్ ఇట్ విల్ డై, యూ మీట్ ఏ సైకియాట్రిస్ట్ అని సైకియాట్రిస్ట్ అడ్రస్ ఇస్తాడు. అప్పుడు సైకియాట్రిస్ట్ వీళ్ళకి బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? ఏదో బోధిస్తాడు. ఇటు వచ్చి బాగా ఫీజు తీసుకుంటాడు సైకియాట్రిస్ట్ బోధించేదానికి. సైకియాట్రిస్ట్ మాట్లాడితే ఫీజు తీసుకుంటాడు. వాచా, క్యాట్లు అంటే అవి ఇలాగే ఉంటాయి, వాటి లైఫ్ స్పాన్ ఇంతేనమ్మా. అమెరికన్ క్యాట్, యావరేజ్ అమెరికన్ క్యాట్ లైఫ్ స్పాన్ ఈ 6 ఇయర్స్. మీరు ఎప్పుడు తీసుకొచ్చారు క్యాట్ని అంటే, మేము 5 ఏళ్ళ 3 నెలల క్రితం తీసుకొచ్చాము. దానికి డేట్ అది ఉంటుంది. ఆ తీసుకొచ్చేప్పటికి వాట్ వాజ్ ఇట్స్ ఏజ్? 6 మంత్స్. సో ఆల్రెడీ ఇట్ హ్యాస్ రీచ్డ్ ది యావరేజ్ లైఫ్ స్పాన్, దేర్ ఫోర్ ఇట్ విల్ డై. దేర్ ఫోర్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ గెట్ వన్ మోర్ క్యాట్ అని ఇలాగేదో సలహా చెప్పి దాని మీద ఏదో వేదాంతాలు అంటే ఏదో బోధిస్తాడు. దీస్ పీపుల్ పే $1,000 టు హిమ్ అండ్ కమ్ అవుట్. క్యా బాత్ హై. నన్ను సలహా అడుగుతారు, నా దగ్గరికి వచ్చి సలహా అడుగుతారు. క్యాట్ ICUలో ఉందండి స్వామీజీ, చాలా సైకలాజికల్గా చాలా ట్రామాలో ఉన్నాము, వాట్ డూ యూ సే అని అడుగుతారు. అడిగితే నేనేం చెప్తానంటే, అమ్మా మనిషి ప్రాణానికే దిక్కులేదు, మనం ఎప్పటివరకు జీవించుంటామో తెలియము, మనం వీఆర్ అబౌట్ టు డై సూనర్ ఆర్ లేటర్. మనం క్యాట్ ప్రాణానికి మనమా పూచీదారులము? ఆ పరమేశ్వరుడు అన్ని ప్రాణులతో పాటు ఈ క్యాట్ను కూడా తీసుకెళ్తాడు, మీరు ధైర్యం చెక్కబెట్టాల్సి ఉంటుంది అని ఏదో చెప్పాను నేను. చెప్తే అసలు ఎందువల్ల ఇలా అవుతుందండి అని మళ్ళీ దాని మీద గౌరవిస్తారు. వాట్ ఈజ్ ఆల్ దిస్? సో సర్వాణి భూతాన్ని నత్వం శోచితు అర్హసి. గుర్రాల మీద ప్రేమ ఉంటుంది, ఇప్పుడు గుర్రం మీద ప్రేమ ఉంటుంది, క్షత్రియులు కదండి వీళ్ళందరూ. సో వాళ్ళు ఎక్కి స్వారీ చేసే గుర్రం మీద సైకలాజికల్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాటి లైఫ్ స్పాన్స్ అన్ని ఏనుగు మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు భీముడు ఉన్నాడు అనుకోండి, ఏనుగు మీద ఎక్కువ యుద్ధం చేస్తున్నాడంటే వాడి ఏనుగు మీద వాడికి ప్రేమ ఉంటుంది. సో కొంతమందికి లొట్టి పెట్టల మీద ప్రేమ ఉంటుంది, కొంతమందికి కోడి మీద ప్రేమ ఉంటుంది. ఎవడి పిచ్చి వాడిది? సో దేర్ ఆర్ పీపుల్ హూ లవ్ ర్యాట్స్ ఆల్సో. ర్యాట్లని పెంచి వాళ్ళు ఉన్నారు, కాకులను పెంచి వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాటిని పెంచి వాళ్ళు ఉన్నారు. అంటే ఇన్ జనరల్ ప్రాణులను ప్రేమగా చూడడానికి ఎగ్నెస్ట్గా మాట్లాడటలేదు. దట్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ సెయింగ్. వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ ది ఇష్యూస్. కాబట్టి ఒక ప్రాణి, ఆ ప్రాణం అంతమైన ఆ దేహం కూలిపోయినప్పుడు అది అది వెరీ న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్. అండ్ యూ షుడ్ నాట్ క్రై అబౌట్ ఇట్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బీ అన్హ్యాపీ అబౌట్ అని. కాబట్టి తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితు అర్హసి. ఎందుకంటే దేహము దేహి అనే విభాగం ఇది ఎలాగుంటుందంటే, మెస్టర్ చూడండి, ఇప్పుడు మీరు ఒక సమస్యలో ఉన్నారనుకోండి, ఒక ఆ సమస్యకి పరిష్కారం ఏ లెవెల్లో ఆ సమస్య ఉందో ఆ లెవెల్లో దొరకదు. అంచేత మీరేం చేయాల్సి ఉంటుందంటే, యు హ్యావ్ టు రైజ్ అబౌవ్ 1 లెవెల్. ఆ స్మాలర్ పిక్చర్లో సమస్య ఉన్నప్పుడు ఆ స్మాలర్ పిక్చర్లో ఆ సమస్యకి పరిష్కారం ఉండదు. యు హ్యావ్ టు రైజ్ అబౌవ్ 1 లెవెల్ అండ్ గో టు ఏ బిగ్గర్ పిక్చర్, అప్పుడు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఒకడు పండుగ చేసుకుంటున్నాడు, అప్పుడు వాడిని ఆశీర్వదిస్తాను, ఆయన బాగుంది ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యావు, ఇంటర్ కాలేజీకి వెళ్ళి చదువుకో, అభివృద్ధికి వస్తావు. ఈ లోపల ఒకడు ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఏడుపు మొహంతటి వస్తాడు, అప్పుడు ఏం చేస్తారు? సరిగ్గా వీడికి ఏ ప్రిన్సిపల్ అప్లై చేస్తారో అదే ప్రిన్సిపల్ వీడికి అప్లై చేస్తే ఏమని చెప్పాల్సి ఉంటుంది? నీ బ్రతుకు వ్యర్థం, నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యావు కనుక అని చెప్పాల్సి ఉంటుంది. బికాజ్ ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళటం అన్నది ఒక యోగ్యమైనటువంటి పని, తప్పక చేయదగిన పని అనే ధోరణిలో మరి వీడితో మాట్లాడినప్పుడు, ఇఫ్ దట్ ఈస్ ది అల్టిమేట్ రియాలిటీ, దెన్ వాట్ యూ షుడ్ సే టు దిస్ ఫెలో? యు ఆర్ అన్ఫిట్ ఫర్ లివింగ్ బికాజ్ యూ ఫెయిల్డ్ ఇన్ ఎస్ఎస్ఎల్సి అని చెప్పాల్సి ఉంటుంది. కానీ అలా చెప్పం కదా. ఇక్కడికి వచ్చేప్పటికి ఏం చేస్తామంటే, వాడి దగ్గర పాస్ అయిన వాడి దగ్గర అదే లెవెల్లో మాట్లాడతాం వాడి దగ్గర, కానీ ఫెయిల్ అయిన వాడి దగ్గరికి వచ్చేప్పటికి వీ రైజ్ అబౌవ్ 1 లెవెల్. నేనైతే ఏమని చెప్తానంటే, దాని గురించి నువ్వు చింత చేస్తావేటో, ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయితే చింత చేస్తావేటి, అసలు నిజానికి ఈ రోజుల్లో చదువుకుని బాగుపడ్డవాడు ఎవడు కనుక నువ్వు నన్ను అడుగు, నేను చెప్తా నీకు. సో చదువుకుని బాగుపడ్డవాడు ఎవడు లేడు. కాబట్టి మనిషికి అదృష్టం ఉండాలి, కానీ చదువు కాదు, ఉండ చదువు ఉంటే అదృష్టానికి సంబంధం లేదు. రుప్పు దూ బోత్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. చదువుకున్న నానా దుఃఖాలను అనుభవించి వాళ్ళని మనం ఎంతోమందిని ఎరుగుదాం. ఏ చదువు లేకుండా గుండె మీద చేయి వేసుకుని హాయిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. నీకు భాగ్యం ఉండాలి, జీవితంలో అదృష్టం కలిసి రావాలి, ధనాన్ని గృహము ఇవన్నీ సుఖం ఆరోగ్యం ఇవన్నీ ఉండాలి. కానీ ఎస్ఎస్ఎల్సి పరీక్ష అదేమీ సుఖానికి ద్వారం ఏం కాదది అని వీ టాక్ ఆఫ్ ఎన్ ఓవరాల్ లైఫ్ ఎట్ వీ టేక్ ది హోల్ థింగ్ ఇన్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ లైఫ్. ఎస్ఎస్ఎల్సి పాస్ అవ్వటం అనే ఆ స్మాల్ పిక్చర్ నుంచి లైఫ్ అన్నది ఒక మొత్తం జీవితం అంతా అనే ఒక హయ్యర్ లెవెల్లోకి వెళ్ళేప్పటికీ, అప్పుడు ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ దట్ బిగ్గర్ పిక్చర్, ఎస్ఎస్ఎల్సి పాస్ అవ్వటం కానీ ఫెయిల్ అవ్వటం కానీ ఎదర్వైజ్ ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంది. అప్పుడు ఫెయిల్ అయ్యి పాస్ అయిన వాడు ఊరికే ఎగిరి గెంతేయాల్సింది లేదు, ఫెయిల్ అయిన వాడు దుఃఖించాల్సింది లేదు. నిజానికి నాతో పాటు ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయిన వాళ్ళు హాయిగా ఉన్నారు. ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి నేను ఉద్ధరించిందేమో నాకేమీ తెలియలేదు, కానీ ఆనాడు అలా అనిపించలేదు. ఆనాడు ఏమనిపించింది అంటే మనం ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఉద్ధరించామనిపించింది, వీడు ఫెయిల్ అయ్యి అది దురదృష్టమవుతుంది అనిపించింది, ఇది ఈ పాస్ అవ్వడం అదృష్టము కాదు ఫెయిల్ అవ్వడం దురదృష్టము కాదు అని తెలియటానికి ఒక 10 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఏ లెవెల్లో ఉన్నామో అదే లెవెల్లో ఉండి పరిష్కారం కోసం అన్వేషించటము అది చాలా నేరో మైండెడ్నెస్, చాలా దూరదృష్టి లేకపోవడం, విశాలమైన దృక్పథం లేకపోవటం, ఫిలసాఫికల్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ లేకపోవటం అంటారు దాన్ని. అలా ఎప్పుడూ ఉండకూడదు. కాబట్టి లెవెల్ పెంచాలి. లెవెల్ ఒక లెవెల్ హయ్యర్ లెవెల్కి వెళ్తే మీకు జీవితానికి పరిష్కారం, సమస్యకి పరిష్కారం దొరికేస్తుంది. శ్రీకృష్ణుడు ఆపణ చేస్తున్నాడు ఈ శ్లోకంలో ఏమిటంటే, దేహము దేహి, దేహము అనే లెవెల్లో పరిష్కారం లేదు. ఒక మనిషిని మనం ప్రేమించే మనిషి ఉన్నాడండి, ఆ మనిషి ప్రాణం పోయింది, మనిషి మరణించినాడు, మరణిస్తే మీరేం చేస్తారు? మనం దేహమే మనిషి అని అనుకుంటాం. అనుకుని మనిషి మరణిస్తే అదిగో ఆ రూపము ఆ ఆకారము మన ముందు లేదు అని వియోగ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు మనిషి. అంచేతనే కొంతమంది ఏం చేస్తారంటే మనిషి చచ్చిపోయినప్పుడు ఆ బాడీ మీద పడి ఏడుస్తారు. ఎందుకని? బికాస్ ఇట్ ఈజ్ ది పర్సన్ హూమ్ ఐ లవ్డ్ అండ్ దట్ బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ ఈజ్ నో మోర్ బికాస్ ఇట్ ఈస్ క్లియర్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ దిస్ బాడీ ఈజ్ నాట్ గోయింగ్ టు రిమైన్ ఇంటాక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ఇంటిగ్రేట్. కాబట్టి ఇట్ ఈజ్ బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ అని దేహమే లెవెల్లోనే ఉంటే దుఃఖమే తప్ప మరొకట్లేదు. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే ఆ బాడీని భద్రం చేసి పెడతారు. ఎవడో చెప్తాడు వీళ్ళకి 3 నెలల తర్వాత ఆ బాడీ తిరిగి లేచి వస్తుందని చెప్తాడు. బాడీని భద్రం చేసి పెడతారు వీళ్ళు. బాడీని భద్రం చేయడం ఇల్లీగల్, చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే దెబ్బలాడతారని రహస్యం చేస్తారు. ఏవేవో పిచ్చులు, అనేక రకాల పిచ్చులు ఉంటాయి. కాబట్టి మామూలుగా సర్వసాధారణంగా జనులు చేసేది ఏమిటంటే, వెన్ ది బాడీ ఈజ్ డిజాల్వ్డ్ దే క్రై, ఫర్ ఎ మంత్ దే క్రై, ఫర్ ఎన్ ఇయర్ దే క్రై, ఫర్ 10 ఇయర్స్, ఫర్ ఎ లాంగ్ టైమ్ దే క్రై. ఎందుకని? నేను ప్రేమించేటువంటి ఏ తత్వము గలదో, వ్యక్తి గలదో, ఆ వ్యక్తికి దేహానికి భేదము లేదు. ఇన్ దట్ లెవెల్ సమస్య ఉన్నది, శోకం ఉన్నది. ఎందుకని? భేద బాడీ డిజాల్వ్ అయిపోయింది. కాబట్టి ఇంకా ఆ లెవెల్లో పరిష్కారం కూడా లేదు. ఆ సొల్యూషన్, దెర్ ఈజ్ నో సొల్యూషన్. సొల్యూషన్ ఉందని ఎవడైనా చెప్తే హీఈస్ బ్లఫింగ్, బికాస్ యు కెనాట్ అండూ ద పాస్ట్. ఏదైతే జరిగిపోయిన ఘటనని మళ్ళీ క్లాక్ని వెనక్కి తిప్పడం అన్నది సినిమాల్లోనే కుదురుతుంది. అలాగా ఆదిత్య 36 ఏదో అలాంటి సినిమాల్లోనే కుదురుతుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ కుదరదు. అలాగా అలా ఎవరో చెప్తే విన్నాను నేను. వాడు ఏం చేస్తాడంటే 1970 ఉంటాడు, వాడి దగ్గర టైం క్లాక్ అనో ఏదో ఒక మహిమాన్వితమైన ఒక క్లాక్ ఒకటి ఉంటుంది. ఆ క్లాక్లో 1970 అలా వెనక్కి 1540 అని కూడా వ్రాసి ఉంటుంది. వాడు ఆ ముళ్ళును అక్కడ పెడతాడు. పెట్టగానే వీడు శివాజీ మహారాజ్ పరిపాలిస్తున్న కాలంలోకి వెళ్ళిపోతాడు. అలాగేమీ ఇట్ వోంట్ హ్యాపన్ లైక్ దాట్. ఇదే సినిమా కాదు, జీవితం అంటే ఇదికే కవి యొక్క కల్పన. కాబట్టి ఒక మనిషి మరణించాడు అంటే యూ కెనాట్ రివర్స్ ద ప్రాసెస్. ఎన్నో క్వశ్చన్ లేదండి. కొంతమంది ఏమంటారంటే ఏవో కథ చెప్తారు. అదేమిటండి మీరు రివర్స్ చేయలేరంటారు ఏంటండి? పుండరీకుని కుమారుడు మరణించినప్పుడు ఎవరో మహాత్ములు వచ్చి ఆశీర్వదిస్తే వాడు మళ్ళీ బతికాడని చెప్తారు. ఇది ఈయన చూసి వచ్చినట్టుగా. అరే దట్ ఈస్ ఎ స్టోరీ అండ్ ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ అదర్ మెసేజ్ అండ్ వై డూ యూ టేక్ ద స్టోరీ లిటరల్లీ? ఇట్స్ నాట్ లైక్ దట్. ఎ పర్సన్ ఈజ్ డెడ్ అంటే డెత్ అంటే అర్థం ఏంటో తెలుసునండి. డెత్ మీన్స్ ఏ స్టేట్ ఫ్రమ్ విచ్ దెర్ ఈజ్ నో కమింగ్ బ్యాక్. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డెత్. లేదండి, మరణించి బతికాడు. మరణించి బతకలేదు, మరణిస్తాడు నువ్వు అనుకున్నావు, వాడు నిజంగా మరణించలేదు, బతికాడని అర్థం. దాన్ని మరణించి బతకడం అంటూ ఏముండదు. ది అల్టిమేట్ ఈజ్ ది డెత్. కాబట్టి దేహము మరణించిన తరువాత దేర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు ఆ లెవెల్లో. బట్ ఇఫ్ యూ కెన్ రైజ్ యువర్ థింకింగ్ వన్ లెవెల్, వన్ నాచ్ అప్, ఒక్క అడుగు పైకి మీరు థింకింగ్లో మెంటల్లీ మీరు గ్రో కాగలిగితే దేహము వేరు, దేహి వేరు. దేహము నశించేదే